ஸ்ரீகுருப்போ நமஹ. ஹரிஹி ஓம். ஷண்ணோ மித்ரஷ்ரம் வருணஹ, ஷண்ணோ பவத்வரியமா, ஷண்ண இந்திரோ பிருஹஸ்பதிஹ, ஷண்ணோ விஷ்ணுருருக்ரமஹ. நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ, த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி, த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி, ஹ்ருதம் வதிஷ்யாமி, சத்யம் வதிஷ்யாமி, தன்மாமவது தத்வக்தாரமவது, அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்தி. சீக்ஷாம் வ்யாக்யாஸ்யாமஹ வர்ணஸ்வரஹ மாத்ராபலம் சாமசந்தானஹ இத்யுக்த சீக்ஷாத்யாயஹ. சஹனௌ யஸஹ சஹனௌ ப்ரஹ்ம வர்ச்சஸம் அசாதஸ்வகும்ஹிதாயா உபநிஷதம் வ்யாக்யாஸ்யாமஹ. பஞ்சஸ்வதிகரணேஷு அதிலோகமதிஜ்யோதிஷமதிவித்யமதிப்ரதமத்யாத்மம் தாமஹாசகும்ஹிதா இத்யாசக்ஷதே அதாதிலோகம் பிருத்திவீபூர்வரூபம் த்யௌருத்தரரூபம் ஆகாஷசந்திஹ வாயுஸ்ஸந்தானம் இத்யதிலோகம் அதாதிஜ்யோதிஷம் அக்னிஃபூர்வரூபம் ஆதித்யவுத்தரரூபம் ஆபஸ்ஸந்திஹ வைத்யுதஸ்ஸந்தானம் இத்யதிஜ்யோதிஷம் அதாதிவிஜ்யம் ஆச்சார்யஃபூர்வரூபம் அந்தேவாஸ்யுத்தரரூபம் வித்யாஸந்திஹ ப்ரவசனகும் ஸந்தானம் இத்யதிவிஜ்யம் அசாதிப்ரஜம் மாதாபூர்வரூபம் பிதோத்தரரூபம் ப்ரஜாஸந்திஹ ப்ரஜனநகும் ஸந்தானம் இத்யதிப்ரஜம் அசாத்யாத்மம் அசராஹணஃபூர்வரூபம் உத்தராஹணருத்தரரூபம் வாக்ஸந்திஹ ஜிஹ்வாஸந்தானம் இத்யத்யாத்மம் இதீமாமாசகும்பிதாஹ. ஏவமேதா மஹாசகும்ஹிதா வ்யாக்யாதா வேத சந்தீயதே ப்ரஜயா பசுபிஹ ப்ரஹ்மவர்ச்சசே நான்னாத்யேன சுபர்க்யேன லோகேன யஶ்சந்திரசா மிருஷபோ விஸ்வரூபா சந்தோஜ்யோஜ்யமிருதாத்தம் பபூவ சமேந்திரோ மேதயா ஸ்பிருணோதோ அமிர்தஸ்ய தேவகாரணோ பூயாசம் ஷரீரம் மே விசர்ஷணம் ஜிஹ்வா மே மதுமத்தமா கர்ணாப்யாம் பூரி விஸ்ருவம் ப்ரஹ்மண கோஷோசி மேதயா பிஹிதஹ ஸ்ருதம் மே கோபாய ஆவஹந்தி கண்வாணா உர்வாணாச்சீரமாத்மனஹ வாசாகும் சிவமகாவஶ்ச அன்னபானே ச சர்வதா ததோ மே ஸ்ரியமாவஹ ரோமசாம் பசுபிஸ் ஸஹஸ்வாஹ ஆமாயந்தும் ப்ரஹ்மசாரிண ஸ்வாஹ யசோஜனே தானி ஸ்வாஹ ஸ்ரேயான்வஸ்ய சோதானி ஸ்வாஹ சந்த்வாபக ப்ரவிஷானி ஸ்வாஹ சமாபக ப்ரவிஷ ஸ்வாஹ தஸ்மின் சஹஸ்ரசாகே நிபகாஹம் த்வயி மிருஜே ஸ்வாஹ யதா ப்ரவசாயந்தி யதா மாசாஹர்ஜரம் ஏவம் மாம் ப்ரஹ்மசாரிணஹ தாதராயந்தோ சர்வத ஸ்வாஹ ப்ரதிவேஷாஸி ப்ரமாபாஹி ப்ரமாபத்யஸ்வ போர்புவஸ்ஸு வரிதிவாயேதாஸ்தி ஸ்ரோ வ்யாஹ்ருதயஹ தாசாமுஹஸ்மைதாஞ்சதுர்த்தீ மாஹாசமஸ்ய ப்ரவேதயதே மஹ இதி தத்ப்ரஹ்ம ஸ ஆத்மா அங்காண்யன்யா தேவதாஹ போரிதி வா அஜன் லோகஹ புவயித்யந்தரிக்ஷம் சுவரித்யசோ லோகஹ மஹ இத்யாதித்யஹ ஆதித்யேன வாவ சர்வே லோகா மகீயந்தே பூரிதி வா அக்னிஹ புவயிதி வாயுஹ சுவரித்யாதித்யஹ மஹ இதி சந்திரமாஹ சந்திரமதா வாவ சர்வாணி ஜ்யோதிகும்சி மகீயந்தே போரிதி வாரிதஹ புவ இதி சாமானி சுவரிதி யஜோகும்சி மஹ இதி ப்ரஹ்ம ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूरिदिवै प्राणः भुवगित्यपानः सुवरिति व्यानः महयित्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते तावायेताश्चतस्रश्चतुर्धा चतस्रश्चतस्रो व्याहृतयः तायो वेद स वेद ब्रह्म सर्वेऽस्मै देवा बलिमावहन्ति स येषोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयम् पुरुषो मनोमयः अमृतो हिरन्मयः अन्तरेण तालुके यस्तनयिवावलम्बते सेन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते जपो ह्यशीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुवैः वायौ सुपरित्यादित्ये महिति ब्रह्मणि आप्नोति स्वाराज्यम् आप्नोति वनस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म सत्यात्मप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्यो वाश्व पृथिव्यन्तरिक्षन्द्योर्दिशोवान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपवोषधयो वनस्पतयाकाशात्मा इत्यति भूतम् अताद्यात्मम् प्राणोऽव्यानोपान उदानः समानः चक्षुश्रोत्रम् मनोपात्वके शर्ममागुम् सकृष्णा वास्ति मज्जा एतदति विदाय ऋषिरवोचते पाङ्क्तम् वा इदगुम् सर्वम् पाङ्क्तेनैव पाङ्क्तग्स्पृणातीति ओमिति ब्रह्म ओमितीदगुम् सर्वम् ओमित्येतदनगृति अस्मवाप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगुम् शोमिति शस्त्राणि शगुम् सन्ति ओमित्यध्वर्यः प्रतिकरम् प्रतिगृणाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ऋतम् च स्वाध्याय प्रवचने च सत्यम् च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च क्षमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रम् च स्वाध्याय प्रवचने च अधितयश्च स्वाध्याय प्रवचने च मानुषम् च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचारातीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने वेदिना कोमौद्गल्यः तद्धिदपस्तद्धिदपः अहम् वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठम् गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणकुम् सवर्चसम् सुमेधामृतोऽक्षिदः इति त्रिसङ्गोर्वेदानुवचनम् वेदमनोच्चाचार्योऽन्देवादिनमनशास्ति सत्यम् वद धर्मम् चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियम् धर्मादृत्य प्रजातम् तम् मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మానం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకేచాస్మచ్చ్రేయాకుందో బ్రాహ్మణా తేషాన్ పయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం ధియా దేయం సంవిదా దేయం అత యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాద్ ఏతద్బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తాయుక్తాః అలూక్ష్యా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేతా అథాభ్యాఖ్యాతేషు ఏతద్బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తాయుక్తాః అలూక్ష్యా ధర్మకామా స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేతాః ఏషాదేశః ఏషముపదేశః ఏషా వేదోపనిషదే ఏతదనుశాసనం ఏవముపాదితవ్యం ఏవముచైతదుపాస్యం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్పర్యమా షన్నజింద్రో బృహస్పతిః షన్నో విష్ణురక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋదమవాదిశం సత్యమవాదిశం తన్మామావీద్ తద్వత్తారమావీద్ ఆవీన్మాం ఆవీద్వత్తారం ఓం శాంతి శాంతి శాంతిః బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనందం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుదే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వాయేతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్యః పృథివీ పృథివ్యావోషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్నర సమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట రప్యేష శ్లోకో భవతి అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీకిశ్రుతాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపియంత్యంతతః అన్నకుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైతేన్నమాప్నువంతి యేన్నం బ్రహ్మోపాసతే అన్నకుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి తస్మాద్వాయే తస్మాదన్నర సమయాద్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య ప్రాణయే వశిరః వ్యానో దక్షిణః పక్షః అపానవుత్తరః పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి ప్రాణం దేవాను ప్రాణంతి మనుష్యాః పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవ తాయుర్యంతి యే ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వాయేతస్మాత్ ప్రాణమయాద్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవాయేజ పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరసః పుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్యమనదాతః ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేది కదాచనేతి తస్యైష ఏవ శారీర ఆత్మా జపూర్వస్య తస్మాద్వాయేతస్మాన్మనోమయాద్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య శ్రద్ధైవ శిరః విరంధదక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహఃపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ వమశ్నుత ఇతి తదశేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వాయే తస్మాద్విజ్ఞానమయాద్ అన్యోంతర ఆత్మానందమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి అరణ్యేవ స భవతి అతద్బ్రహ్మేది వేద చేద్ అస్తి బ్రహ్మేది చేద్వేద సంతమేనందతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అతాదోను ప్రశ్నా ఉదా విద్వానముల్లోకం ప్రేత్య కశ్చన గచ్చతి ఆహో విద్వానముల్లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుత సోతామయద బహుశ్యాం ప్రజాయేయేతి సదపోతప్యత సతపసత్వా ఇదగుం సర్వమదృజద యదిదం కించ తసృష్ట్వా తదేవాను ప్రావిశదే తదను ప్రవిశ్య సచ్చత్యచ్చాభవదే నిరుత్తం చ నిరుత్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం జానృతం చ సత్యమభవదే యదిదం కించ సత్సత్యమిత్యాచక్షదే తదప్యేష శ్లోకో భవతి అసద్వా ఇదమగ్ర ఆసీత్ తదో వీసరజాయత తదాత్మానగ్ర స్వయమకురుద తస్మాత్తత్సుకృతముచ్యత ఇది యద్వై తత్సుకృతం రసో వై సహ రసగ్రహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాద్ యదేష ఆకాశ ఆనందో న స్యాద్ ఏష కేవానందజాతి యదా కేవైషయే తస్మిన్న దృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రదిష్టాం విందతే అతసో భయం గతో భవతి యదా కేవైషయే తస్మిన్నుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి తద్వేవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి భీషాస్మాద్వాదః పవదే భీషోదేది సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది సైషానందస్య మీమాగుంసా భవతి యువా స్యాత్ సాధు యువా ధ్యాయతః ఆదిష్టో దృఢిష్టో వరిష్టః కస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాద్ సయేకో మానుష ఆనందః ఏయేషతం మానుషానందః అయేకో మనుష్యదం దర్వాణామానందః శ్రోత్రియస్య జాతామనదస్య ఏయేషతం మనుష్యదం దర్వాణామానందః సయేకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య జాతామహతస్య ఏయేషతం దేవగంధర్వాణామానందః సయేకః పితృణాం చిరలోకలోకానామానందః శ్రోత్రియస్య జాతామహతస్య ఏయేషతం పితృణాం చిరలోకలోకానామానందః సయేక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య జాతామహతస్య తేయేషతమాజానజానాం దేవానామానందః సయేకః కర్మ దేవానాం దేవానామానందః యే కర్మణా దేవానపి యంతి శ్రోత్రియస్య జాతామహతస్య తేయేషతం కర్మ దేవానాం దేవానామానందః సయేకో దేవానామానందః శ్రోత్రియస్య జాగామహతస్య తేయేషతం దేవానామానందః సయేక ఇంద్రస్యానందః శ్రోత్రియస్య జాగామహతస్య తేయేషతమింద్రస్యానందః సయేకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య జాగామహతస్య తేయేషతం బృహస్పతేరానందః సయేకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య జాతామహతస్య తేయేషతం ప్రజాపతేరానందాః సయేకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య జాతామహతస్య సయశ్చాయం పురుషే యశ్చాసామాదిత్యే సయేకః సయయేవంవితే అస్మాల్లోకాత్ ప్రేత్య ఏదమన్నమయమాత్మానముపసంక్రామసి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏదమానందమయమాత్మానముపసంక్రామతి రప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేది కుతశ్చ నేది ఏతగుం హవావన తపతి కిమహగుం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయేవం విద్వానేతే ఆత్మానజ్ఞ స్పృణుతే ఉభేచే వైరయేతే ఆత్మానజ్ఞ స్పృణుతే యయేవం వేద ఇత్యుపనిషదే భృగుర్వై వారుణి వరుణం పితరముపదదార అభీ భగవో బ్రహ్మేతి తస్మాయేతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి కగుంహోవాచ యతో వాజిమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంత్యమిదం విశంతి తద్విజిజ్ఞాతస్వ తద్బ్రహ్మేతి సదపోతప్యద సదపతత్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాద్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రజంచభితం విశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అభీ భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సదపోతప్యద సదపసత్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాద్ ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రజంత్యభిషం విషంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపదసార అదీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సదపోతప్యత సదపస్తప్త్వా మనో బ్రహ్మేతి వ్యజానాద్ మనసోక్యేవ కల్విమాని భూతాని యాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రజంత్యభితం విశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం వితరముపదసార అదీహి భగవో బ్రహ్మేతి రగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేది సతపోద్యత సతపస్తత్వా విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాద్ విజ్ఞానాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యపి సంపిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపదసార అదీ భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సదపో తప్యత సదపస్తత్వా ఆనందో బ్రహ్మేది వ్యజానాద్ ఆనందాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యపి సంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాసో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభ్య బ్రహ్మవర్చసేన మహాన్ ఈత్యా అన్నన్న నింద్యాద్ తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభ్య బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నన్న పరిచక్షీత తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సుజ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యామ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాద పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా నకంచన వదతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యయాదయాద విదయా వహ్మన్నం ప్రాప్నుయాద్ అరాజ్యస్మాన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగుం రాజ్యం ముఖతోస్మాన్నగుం రాజ్యతే ఏతద్వై మధ్యతోన్నగుం రాజ్యం మధ్యతోస్మాన్నగుం రాజ్యతే ఏతద్వా అంతతోన్నగుం రాజ్యం అంతతోస్మాన్నగుం రాజ్యతే యయేవం వేద క్షేమమితి వాచి యోగక్షేమయతి ప్రాణాపానయోః కర్మేది హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషీః సమాజ్ఞాః అత దైవీః తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశైరి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానందయిత్యుపస్తే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్టేత్యుపాధీత ప్రతిష్టావాన్ భవతి తన్మహ ఇత్యుపాధీత మహాన్ భవతి తన్మన ఇత్యుపాధీత మానవాన్ భవతి తన్నమ ఇత్యుపాధీత నమ్యంతేస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాధీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాధీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే ప్రియా భ్రాతృవ్యాః సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సయేకః సయేవం విదే అస్మాల్లోకాత్ ప్రేత్య ఏదమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏదం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏదం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏదం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏదమానందమయమాత్మానముపసంక్రమ్య ఇవాల్లోకాన్ కామాన్ని కామరూప్యన సంచరన్ ఏదత్తామదాయన్నాస్తే అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో వోహమన్నాదో వోహమన్నాద అహగ్రశ్లోకృత అహగ్రశ్లోకృత అహగ్రశ్లోకృతే అహమస్మి ప్రథమజారుడాస్ పూర్వం దేవేభ్యోదస్య భాయి యో మా దదాతి సయి దేవమా అహమన్నమన్నమదంతమామి అహం విశ్వం భువనమభ్యభవాం సువర్ణజ్యోతిః యేవం వేద ఇత్యుపనిషదే అంభస్య భారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రే నజ్యోతీకుంజితమను ప్రవిష్ట ప్రజాపతిశ్చరది గర్భే అంధ యస్మిన్నితగుంధం చైతి సర్వం యస్మిన్ దేవాధివిశ్వే నిషేధ తదేవ భూతం దుభవ్యమాయిదం తదక్షరే పరమే వ్యోమన్ ఏనామృతంఘం జదిమం మహీంజయేనాదిత్యస్తపతి తేజసాభ్రాజసా యమంతస్తముద్రే కపజో భజంతి యదక్షరే పరమే ప్రజా యద ప్రసూత జగద ప్రసూతీతోజేన జీవాన్యదర్జభూమ్యా యదోషధీ పురుషాన్ పశోగశ్చ వివేష భూతాని తదాచరాణి అతః పరన్నాన్యదనీయతకుం విపరాత్ పరయన్మహదో మహాంతం యదేకమవ్యక్తమనంత రూపం విశ్వం పురానంతమదః పరస్తాద్ తదేవర్తం తదు సత్యమాదుస్తదేవ బ్రహ్మ పరమం కవీనా ఇష్టాపూర్తం బహుదా జాతం జాయమానం విశ్వం విమర్ది భువనస్యాభిః తదేవాగ్నిస్తద్వాజుస్తత్సూర్యస్తదు చంద్రమా తదేవ శుక్రమృదం తద్బ్రహ్మ తదాపస్స ప్రజాపతిః సర్వే నిమేషాజ్జిరే విద్యుతః పురుషా దధి కదా ముహూర్తాః కాష్టాశ్చాహోరాత్రాశ్చ సర్వశః అర్ధమాసామాసార్ధవః సంవత్సరశ్చ కల్పనాం సావ ప్రథుజే బుభే జిమే అంతరిక్షమతో శుభః నైన మూర్ధన్న దీర్ఘం చ నమభ్యజే పరిజగ్రభజే న తస్యేషేకశ్చ నరస్య నామ మహజ్జశః న సంధ్రేదిష్టదిరూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం కృతామనీషా మనసా విక్లుప్తో యజేనం దిదృమృతాస్తే భవంతి అద్య సంభూతో హిరణ్యగర్భ ఇత్యష్టౌ యేషై దేవ ప్రతిషోణ సర్వా పూర్వా హి జాతః స భూగర్భే అంతః స విజాయమానః సద నిశ్యమాన ప్రత్యముఖాస్తిష్ఠతి విశ్వతాముఖః విశ్వతశ్చక్షురుత విశ్వతాముఖో విశ్వతాత్తభుత విశ్వతస్పాద్ సంభావుభ్యాన్నమతి సంపదత్రైద్యా వా పృథివీ జనయన్ దేవయేకః వేనస్తపశ్యన్ విశ్వ భువనాన్ విద్వాన్ యత్ర విశ్వం భవత్యేక నీలం యస్మిన్నిదగుం సంజవితైకగుం సమోద ప్రోదశ్చ విభు ప్రజాసో ప్రతద్వోచే అమృతన్న విద్వాన్ గంధర్వో నామ నిహితం గుహాసో త్రీణి పదాని హిదా గుహాసు యత్తద్వేద విదృప్పిదాసతే స నో బంధుర్జనితా సవిదాతా దామాని వేద భువనాని విశ్వా యత్తదేవా అమృతమానశానా తృతీయే ధామాన్యభ్యైరయంత పరిద్యా వా పృథివీయంతి సజ్జ పరిలోకాన్ పరిదిశ పరిశువః ఋతృదనందం విదరం విజృత్య తద పశ్యత్తదభవత్ ప్రజాసు పరీత్య లోకాన్ పరీత్య భూతాని పరీత్య సర్వా ప్రతిశో దిశ్చ ప్రజాపతి ప్రథమజారితస్యాత్మనాత్మానమవిదం బభూవ సతతస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం శనిం మేధామయాజితం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరృతిం మమ పశోభిస్తమక్ష్యమావహ జీవనం చ దిశో దిశ మానోహి పుంసీర్జాతవేదో గామశ్వం పురుషం జగతే అభిభ్రదగ్నాదహి శ్రియా మా పరిపాదజ పురుషస్య విద్మదః స్వాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాయ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి స తన్నారుద్ర ప్రచోదయాదే. తద్గురుడాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదే. తత్పురుషాయ విద్మహే వరణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాదే. కాద్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదే. సహస్రపరమాదేవీ శరమూలా శరాంకురా సర్వం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశిని. అశ్వక్రాంతేరక్రాంతే విష్ణు ప్రాంతే వసుంధరా శిరదాధారితా దేవీ రక్షస్వ మాం పదే పదే. ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతభాగుణా భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ. మృత్తికే హనమే పాపయన్మయా దుష్కృతం కృతం ప్రజాహదేన పాపేన జీవామి శరదశ్రతం. మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. గంధద్వారాందురాదర్శాన్నిత్యపుష్టాంగరీషిణీ. ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపస్వయే శ్రియం. హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహియాశిరః. యన్మజా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం. తన్నయింద్రో వరుణో బృహస్పతిస్త పితా చ పునందు పునః పునః. సుమిత్రానాపవోషదయస్తందదుర్మిత్రాస్తస్మై భూయా సువిజోస్మాం. వేష్టియం చ వయం ద్విష్మః. నమోగ్నయే సుమదే నమగింద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యే నమోద్య. ఇదవాం క్రూరం యదమేద్యం యద శాంతం తదవగచ్చదాద్. అర్జాశనాద దీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాద్. తన్మే వరుణో రాజా పాణినాఖ్యమర్షదు. సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్త శిల్పిన. నాకస్య పృష్టమారుక్ష్యగచ్చే బ్రహ్మతలోకతా. ఇమం మే గంగే జమునే సరస్వతి సుతుద్ధిష్టోమగుం సజదా పరుష్ణియా. అశిగ్నియా మరుద్రుతే విదస్తయా దీగీయే శృణుష్యాసు సోమయా. ఋతం చ సత్యం చాభీర్దాత్తవసోద్యజాయత. తదో రాత్రిరజాయత సముద్రార్ణవ. సముద్రార్ణవత్సరో అజాయత. అహోరాత్రాణి విదసద్విశ్వస్య విశదో వశీ. సూర్యాచంద్రమసౌ దాదాయత పూర్వమకల్పయే. దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వ. యత్పృథివ్యాగుం రజస్వమాంతరిక్షే విరోదతి. ఇమాగిల్పదావో వరుణ పునాత్పదమర్షణ. ఏష భూతస్య భవ్యే భువనస్య కోప్త. ఏష పుణ్యకృతాన్ లోకానేష మృత్యోర్హిరన్మయం. ద్యావా పృథివ్యోర్హిరన్మయకుం సగ్గశ్రుతకుం సువ. సనస్సు వస్సకుం విరాధి. ఆర్ద్రంజ్వలది జ్యోతిరహమస్మి. జ్యోతిర్జ్వలది బ్రహ్మాహమస్మి. యోహమస్మి బ్రహ్మాహమస్మి. అహమేవాహం మాంజుహో విశ్వాహ. అకార్యకార్యవకీర్ణేస్తేనో బ్రూణః గురు స్వల్పగ. వరుణోపామకమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే. నృతో భూమిస్త్వమాగుం రోదయ స్వప్రవదం ధీరా. పునందు హృదయ పునందు పదవ పునాదు వరుణ పునాత్పదమర్షణః. ఆత్రాంతముద్ర ప్రసమే విధర్మం జనయన్ ప్రజా భువనస్య రాజా. పృషా పవిత్రే అధితా నోహవ్యే బృహత్ సోమో వావృధే సుమానయిందు. జాతవేదేదున వామ సోమ మరాతీయసో నిదహాతి వేద. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేమ సింధుందుతాచ్యగ్ని. తామగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టా. దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరది దుర్గాని విశ్వా. ఊశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయతనయాయ నయ్యో. విశ్వానియో దుర్గా జాదవేదస్యందున్న నావాదు వితాదిపరిషి. అగ్నే అత్రివన్మనసా దృఢానో అస్మాకం భోత్య పితాతనూనా. ృతనాజితగుంతమానమగ్నిముగ్రగుంభువేమ పరమాచ్చదస్తాద్ శన పర్షదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాగ్ని ప్రశ్నోమేజ్వాద్వరేషు సనాచ్చహోతానవ్యశ్చరచ్చి స్వాంచాగ్నేధనువం విప్రయ స్వాస్మభ్యం చసౌ భగమాయజస్వ భూరగ్నజ పృథివ్యై స్వాహ భువో వాజవేంతరిక్షాయ స్వాహ సువరాదిత్యాయ దివే స్వాహ భూర్భువస్సువశ్చంద్రమదే దిగ్య స్వాహ నమో దేవేభ్య స్వధా పితృవ్యో భూర్భువస్సువరో భూరన్నమగ్నజ పృథివ్యై స్వాహ భువోన్నం వాజవేంతరిక్షాయ స్వాహ సువరన్నమాదిత్యాయ దివే స్వాహ భూర్భువస్సువరన్నం చంద్రమదే దిగ్య స్వాహ నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సువరన్నమో భూరగ్నజేత పృథివ్యై తమహతే దస్వాహ భువో భాజవేతాంతరిక్షాయ తమహతే దస్వాహ సువరాదిత్యాయ దివే తమహతే దస్వాహ భూర్భువస్సువశ్చంద్రమదే నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే తస్వాహ నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువస్సు వర్మహరో ఆహినాగ్నజేన స్వాహ ఆహినా విశ్వవేద స్వాహ యజ్ఞం వాహి విభావతో స్వాహ సర్వం వాహి శతక్రతో స్వాహ యశ్చందామృషభో విశ్వరూపశ్చందోభ్యశ్చందాగస్య వివేశ తదాగం యజ్ఞ పురోపాశోపనిషదింద్రో జ్యేష్ట ఇంద్రియాయ ఋషిభ్యో నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సు వరో నమో బ్రహ్మణే ధారణం మే అస్త నిరాదరణం ధారయిత భూయా సంకర్ణజో శ్రుతం వాచ్యోద్బ్రహ్మముష్యవో ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపో దానం తపో యజ్ఞస్తపో భూర్భువస్సు బ్రహ్మైతదుపాస్యైతత్తపః యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాజియతాదిధారాం కత్యేవైరామవక్తామేద్యద్యుబేజుబేహ వా విక్వదిష్యామి కర్తం ప్రదిష్యామీత్యేవమృతాదాత్మానం జుగుప్సేదే అనోణీయానాథోమహీయానాత్మా గుహాయాన్నిహిరోస్య జంతోః సమగ్రదుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తాచిషః సమిదః సప్త జిహ్మాః సప్త జిమే లోకాయ ఋతరంతి ప్రాణా గుహాదజాన్నిహితాః సప్త సప్త మదః సముద్రా గిరయశ్చ సర్వేస్మాచ్చందం తే సింధవః సర్వరూపాః అదశ్చ విశ్వావోషదయోరతాచ్చ భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శేనో గృద్రా నాగస్వభిర్వణా నాగుం సోమః పవిత్రమత్యేతిరేభణే అజామే కాన్ లోహిత శుక్ల కృష్ణాం భక్వీం ప్రజాం జనయంతీ గుం సరూపాం అజోహ్యేకో జుషమానో నుషేతే జహాత్యేనాం భుక్తబోధామజోన్యః అగుంసశ్చుషద్వదురంతరిక్షదద్దోదావేది చదతి చర్దురో నదతే ద్విషద్వసద్రసద్యో మదద్దబ్జా గోజారి సజాద్విజారితం బృహదే యస్మాజ్జాన పరా నైవ కింజనా సజయా వివేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సంవిధానస్త్రీ నిజ్యోదీకం దిశత దేశోడశీ జర్తారగుం హవామహేవతో కువిద్వనాదినః సవితారం ఋతక్షసం అజ్ఞానో దేవవిద ప్రజావత్సామీ సౌభగం పరా దుష్వప్నియగుం సువ విశ్వాని దేవదవిదర్దురితాని పరా సువ యద్భద్రం తన్మాసువ మధువాదారితాయతే మధుక్షరం దిందవః మాద్వీర్న సంతోషదీ మధునస్తముతోషి మధుమత్పాచివృజ మధుజౌరస్సున పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్య మాద్వీర్గావో భవన్ ఘృతం మిమిక్షే ఘృతమస్య యోనిర్ఘృదే శ్రుతో ఘృతముపశ్య ధామ అనశ్వతమావహ మాదయ స్వస్వాహాకృతం వృషభవక్షి హవ్యం సముద్రాదోర్మిర్మధు మాగుమ్ముదారదు పాగుం తు నాదమృతమానడే మృతస్య నామగుహ్యయదస్తి జిహ్వా దేవానామృతస్య నాభిః వయం నామ ప్రబ్రవామాగృతేనాస్మిని యజ్ఞే ధారయామానమోభిః ఉప బ్రహ్మర్ణవత్సమానం చతుశృంగోపమేద్గౌరజేతే చత్వారి శృంగాత్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాదో అస్య త్రిధా బద్ధో వృషభోరవీతి మహోదేవో మధ్యాగుమ్మావివేశ త్రిధా హితం పణిభిర్గుహ్యమానం కవిదేవాతో ఘృతమన్వ విందన్ ఇంద్రజే కగుం సూర్యజే కంజాన వేనాతే కగ్స్వధయా నిట్టతక్షో యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాదికో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్య దజాయమానకుం సమా దేవశుభయా స్మృత్యా సంయునక్తో యస్మాత్ పరన్నా పరమస్మి కించిద్యస్మాన్నానీయో నద్యాయోస్తి కశ్చిదే వృక్ష ఇవర్తబ్ధోదివితిష్టేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణ ప్రజజాతనేన త్యాగేనైకే అమృతత్వమానశుభ పనేన నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే యజ్జతజో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసజోగాద్యతయశుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాః పరిముచ్చంతి సర్వే నక్రం వివాప్మం పరవేష్వభూతం యత్పుండరీకం పురమద్య సగ్రస్థం తత్రాభిదగ్రం గహణం విరాగస్తస్మిన్ యదంతస్తదుపాదితవ్యం యద్వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వద పరమన్నిత్యం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుంశాశ్వరగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిద్ జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశకం హృదయం చాభ్యసోముఖం అథో నిష్ట్యాపి తస్యాంతు నాభ్యాముపరి తిష్టతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహదే సందతకం శిరాభిస్తులం ప్రజ్ఞాకోటసన్నిభం తస్యాందేషు శిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజం తిష్టన్నాహారమజనః కవిః సందాపయతి స్వం దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అనీయోద్వాభ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే ప్రభాస్వర నీవారశోకవర్తన్వీపీతాభాస్యాత్తనోపమా తస్యాశిఖాయా మధ్య పరమాత్మాభ్యవస్థితః స బ్రహ్మ స శివసేంద్ర స్వక్షర పరమస్వరాట్ ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఆదిత్యో వాజేషేతన్మండలం తపతి తత్రతారిజస్తృచామండలగుంసరిచాల్లోకోదయేషేతస్మిన్మండలేర్చిద్దీప్చేదానితామాని సాంనా లోకోదయేషేతస్మిన్మండలేర్చిపురుషస్థానియజోగుం జిగజుషామండలగుంసయుషాల్లోకస్యైషాయ్యేవ విద్యాతపతిజేషోంతరాదిత్యే హిరన్మజ పురుషః ఆదిత్యో వైతేజవో జోబలం యతశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యుర్మనుర్భక్తిః సత్యో మిత్రో వాయురాకాశః ప్రాణో లోకపాలః కిం దంతస్య సత్యమన్నమాయురమృతో జీవో విశ్వః కథమ స్వయంభో ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సరో నామాదిత్యాయ యేజ పురుష చేత భూతానామధిపతిర్బ్రహ్మణస్తాయ జగుంస లోకదామాప్నోచ్చేతామేవ దేవతా నాగుం యజ్జగం సాక్షిదాగం లోకదామాప్నోదిగేవం వేదేచుపనిషత్ గృణసూర్య ఆదిత్యమర్చయంతి తపః సత్యం మధుక్షణంతి తద్బ్రహ్మ తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు పురుషో వై రుద్రస్తన్మో నమో నమః విశ్వం భూతం భువనం చిత్రం భూతా జాతం జాయమానం జయతే సర్వోచేత రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు తద్రుద్రాయ ప్రజయతసే మేదుష్టమాయ లభ్యతే వోచే వసంతమగుం హృదే సర్వోచేత రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు నమో హిరణ్యపాహవే హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే నమో నమః యస్య వైరంగత్యగ్నిహోత్రహవనీ భవతి ప్రతిష్ఠితా ప్రత్యేవాస్యాహుతయస్తిష్ఠంతతో ప్రతిష్ఠిత్యై ఋష్వపాదగితి పంచ అతిథిర్దేవాగంధర్వా మనుష్యా పితరాధురాస్తేషాగం సర్వభూతానాం మాతామేదిని మహతీ మహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వీ పృథ్వీ బహుళా విశ్వా భూతాగతమాతాయా సత్యేత్యమృతేది వసిష్ఠ ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాజ్ఞాప ప్రాణావాప పశవాపో మృతమాపోన్నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగిశ్చాపో జ్యోతిగిశ్చాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భువస్సువరాపవో ఆప పునందు పృథివీం పృథివీ పూతా పునాదు మాం పునంద బ్రహ్మణస్పతిర్బ్రహ్మ పూతా పునాదు మాం యదుచ్చిష్టమభోజ్యయ్యద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మామాపో సదాంచ ప్రతిగ్రహగ్స్వాహా అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యవలయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యదన్నా పాపమకారిషం మనసా వాచాహస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా ఆహస్తదవలంపతో యత్కించ దురితం మయి ఇదమహం నామమృతజోనౌ సత్యే జ్యోతిజిహోమి స్వాహ సూయశ్చ మామన్యశ్చ మన్యవదయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకారిషం మనసా వాచాహస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలుంపతో యత్కించ దురితం మయి ఇదమహం మామమృతజోనౌ సూర్యే జ్యోతిజుహోమి స్వాహ ఆయాదు వరదాదేవ్యక్షరం బ్రహ్మ సంవిదం గాయత్రీం ఛందతాం మాతేతం బ్రహ్మ జుషస్వనః భోజోసి రహోసి ఫలమసి బ్రాజోసి దేవానాం దామనామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమది సర్వాయురవిభూరాం గాయత్రీమావాహయామి ఓం ఓం భువ ఓగుం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఓం భూర్భువస్సువర్మ అర్జనస్తపః సత్యం తద్బ్రహ్మ తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః ఉత్తమే శిఖరే దేవి భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణే జ్యోక్ష్యనుజ్ఞానం గచ్చ దేవి యథాసుకం ఓమం తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వయి యజ్ఞస్వం విష్ణుస్వం మహత్కారస్వం రుద్రస్వం బ్రహ్మా త్వం ప్రజాపతి మృతోపస్తరణమసి ప్రాణే నివిష్టో మృతం జుహోమి ప్రాణాయ స్వాహ. అపానే నివిష్టో మృతం జుహోమి. అపానాయ స్వాహ. జ్ఞానే నివిష్టో మృతం జుహోమి. జ్ఞానాయ స్వాహ. ఉదానే నివిష్టో మృతం జుహోమి. ఉదానాయ స్వాహ. సమానే నివిష్టో మృతం జుహోమి. సమానాయ స్వాహ. బ్రహ్మణి మా ఆత్మామృతత్వాయ ప్రాణే నివిష్టో మృతం జుహోమి. శివో మా విషాప్రదాహాయ ప్రాణాయ స్వాహ. అపానే నివిష్టో మృతం జుహోమి. శివో మా విషాప్రదాహాయ అపానాయ స్వాహ. ధ్యానే నివిష్టో మృతం జుహోమి. శివో మా విషాప్రదాహాయ ధ్యానాయ స్వాహ. ఉదానే నివిష్టో మృతం జుహోమి. శివో మా విషాప్రదాహాయ ఉదానాయ స్వాహ. సమానే నివిష్టో మృతం జుహోమి. శివో మా విషాప్రదాహాయ సమానాయ స్వాహ. బ్రహ్మణి మా ఆత్మామృతత్వాయ అమృతాపితానమసి శ్రద్ధాయా ప్రాణే నివిశ్యామృతగుంభుతం ప్రాణమన్నేనాప్యాయస్వ. అపానే నివిశ్యామృతగుంభుతం అపానమన్నేనాప్యాయస్వ. ధ్యానే నివిశ్యామృతగుంభుతం ధ్యానమన్నేనాప్యాయస్వ. ఉదానే నివిశ్యామృతగుంభుతం ఉదానమన్నేనాప్యాయస్వ. సమానే నివిశ్యామృతగుంభుతం సమానమన్నేనాప్యాయస్వ. బ్రహ్మణి మా ఆత్మామృతత్వాయ ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతకస్తేనాన్నేనాప్యాయస్వ. అంగుష్టమాత్రః పురుషోంగుష్టం జలమాశ్రయః ఈశః సర్వస్య జగదః ప్రభు ప్రీణాది విశ్వభుగ్. మేధాదేవీ దృషమానాశ్వాసీ భద్రా సుమనస్యమానా ప్రజా దుష్టా దుషమానా దురుక్తాన్ బృగద్వదేవ విదతే సువీరా. ప్రజా దుష్ట ఋషిర్భవతి దేవి త్వజా బ్రహ్మా గతశ్రీరుతత్వజా. ప్రజా దుష్టశ్చిత్తం విందదే మధుదానో దుషత్వద్రవినో నమేదే. మేధాం మహీంద్రో దదాతు మేధాన్ దేవీ సరస్వతీ. మేధాం మే అశ్వినా దేవా దత్తాం పుష్కరస్రజా. అప్సరాసుజయా మేధా గంధర్వేషు నయన్మనః. దేవీ మేధా మనుష్యదా తామాం మేధా సురభిర్జుషతాం. ఆమాం మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగదీ జగమ్యా. ఊర్జస్వతీ ప్రగతా పింబమానా తామాం మేధా సుప్రతీకా జుషతాం. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమః. భవే భవే నాది భవే భజ స్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాళాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలప్రమతనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యోథోరేభ్యో ఘోరఘోరగరేభ్య సర్వద సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. బ్రహ్మ మే దుమాం మధుమే దుమాం బ్రహ్మమేవ మధుమే దుమాం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం దృష్వప్నహం దురుష్వః. యాస్తే సోమ ప్రాణాగస్తాం జుహోమి. త్రిశుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మహత్యాం వాజేదే ఘ్నంతి యే బ్రాహ్మణా త్రిశుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాపంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. అజ్ఞానో దేవత విద ప్రజావత్సాభిః సౌభగం పరా దుష్వప్నియగుం శుభ. విశ్వాని దేవత విదర్దురితాని పరాశుభ. యద్భద్రం తన్మ ఆశుభ. మధువాదారితాయతే మధుక్షరంతి సింధవః. మాద్వీర్ణ సన్పోషధీః మధునక్తముపోషధి మధుమత్పార్థివగుంవృద. మధుద్యౌరస్తుణః పితా. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః. మాద్వీర్గావో భవంతు నః. జయమంత్రసువర్ణమయాజితం బ్రాహ్మణాయ దద్యాత్. ஏதேந்தி ஏ பிராணம் பதந்தி தே தோமம் பிராப்னுவந்தி ஆதாசாத் பங்கிம் புனந்தி ஓம் பிரம்மமேதவா மதுமேதவா பிரம்மமேவ மதுமேதவா பிரம்மா தேவானாம் பதவீ கவீனாம் ரிஷர்வி பிராணாம் மகிதோ மிதானாம் சேனோ கிருத்ரா நாகஸ்வதி திருமணா நாகும் தோம பவித்ரமத்யே திரபண்ணே ீரம்ணம் பட்டோமி ஆசஹ்தி ோதானோதியோதிரம் விரஜாவிச்சுஜிவாணரேதோ புஜாபூதிசங்கல்வாமேஷுந்தாஞ்சோதிரம் விரஜாவி பாணிபாதபாஷ்மபிருஷ்டோதரஜங்கதிஷ்டோபஸ்தபாஜபோமேஷுந்தாஞ்சோதிரம் விரதாவி பாப்மா பூயாஸ்வாச்சர்மமாகும் சருதிரமேதோஸ்தி மஜ்ஜாமேஷுந்தாஞ்சோதிரம் விரதாவி பாப்மா பூயாஸ்வாசரூபரசகந்தாமேஷுந்தாஞ்சோதிரம் விரதாவி பாப்மா பூயாஸ்வாஹா பிருத்திவியப்தேஜோ வாயுவாகாசாமேஷுந்தாஞ்சோதிரம் விரஜாவி பாப்மா பூயாஸ்வாஹா அன்னமய பிராணமய மனோமய விஞ்ஞானமயானந்தமயாமேஷுந்தாஞ்சோதிரம் விரஜாவி பாப்மா பூயாஸ்வாஹா விவிட்டிஸ்வாஹா கஷோத்காயஸ்வாஹா உத்திஷ்டபுருடாஹரீலோகிதபிங்கலாட்சிதேஹிததாபகிதாமேஷுந்தாஞ்சோதிரம் விரஜாவி பாப்மா பூஜாஸ்வாஹா ஓகிஸ்வாஹா சத்யம் வரம் வரகும் சத்யகும் சத்யேனது வர்க்கால் லோகாச்ச வந்தே கதாச்சன சதாகும் ஹி சத்யம் தஸ்மாத் சத்யேன மந்தே தபகி திதபோ நானகநாத் பரயத்தி வதந்தஸ்தத்துத்தரிஷம் தத்துராதரிஷம் தஸ்மாத் தபதி ரமந்தே தமகிதி நிஜதம் பிரம்ம ஷமித்தரங்கேமுனயஸ்தமாச்சமேரமந்தேதானமிதிதர்வாணிபூதானிப்பஷகும்சந்திதானாநாதிதுஷ்கரம்தஸ்மாத்தானேரமந்தேதர்மகிதிதர்மேணசர்வமிதம்பரிகிரீதந்தர்மாநாதிதுஷ்கரம்தஸ்மாத்தர்மேரமந்தே ஜதிர்ச்சாரஸ்மாதக்னஜாதாரம்யாக்னிஹோத்ரமிச்சாஹதஸ்மாதக்னிஹோத்ரேரமந்தே யஜ்ஞஇதி யஜ்ஞேனகிதேவாதிவங்கதாஸ்தஸ்மாத்யஜ்ஞேரமந்தேமானசமிதி வித்வாகும் ரஸ்தஸ்மாத்வித்வாகும் தஜேவமானதேரமந்தேன்யாசயிதி ப்ரஹ்மா ப்ரஹ்மாஹி பரஃபரோஹி ப்ரஹ்மாதானிவாஜேதான்யபராணிதபாகும் ஜின்யாசஜேவாத்யரேஜ ராஜாபத்தோஹாரிணிஸ்து பர்ணேஜ பிரஜாபதிம் விதரமுபததாரகிம் பகவந்த பரமம் வதந்தீதி தஸ்மை ப்ரோவாச சத்யேன வாஜுராவாதி சத்யேனாதித்யோ ரோஜதே திவி சத்யம் வாச பிரதிஷ்டா சத்யே சர்வம் பிரதிஷ்டிதம் தஸ்மாத் சத்யம் பரமம் வதந்தி தபசா தேவா தேவதாமக்ராஜன் தபசர்ஷஜத்சு வரண்மவிந்தன் தபசா தபஸ்நான் பிரணுதாமாராதீஸ் தபதி சர்வம் பிரதிஷ்டிதாந்தஸ்மாத்தபரமம் வதந்தி தமேன தாம்தாஹ்கில்பிஷமவதோன்வந்திதமேன ப்ரம்மசாரிணஸ்வரஷ்சஞ்சமோ பூதானாந்துராதரிஷம் தமேசர்வம் பிரதிஷ்டிதம் தஸ்மாச்சமப்பரமம் வதந்தி தானை யஜ்ஞானாம் வரூதம் தட்சிணா லோகே దాతారకుం సర్వ భూతాన్యుపజీవంతి దానేన రాదీరపానుగంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి ధర్మో విశ్వస్య జగత ప్రతిష్టా లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ప్రజనం వై ప్రతిష్టా సాధు ప్రజాయా తన్వాన పితృణామ నృణో భవతి తదేవ తస్యానృణం తస్మాత్ ప్రజనం పరమం వదం త్యగ్జో వై తయి విద్యాయ వయాన పంతాగారక పద్యరి పృథివీ నృదంతరమన్వాహార్యపచనో గిరురంతరిక్షం వామ దేవ్యమాహవనీయ సామదు భర్గో లోకో తస్వాదగ్నీన్ పరమం వదం త్యగ్నిహోత్రగుం సాయం ప్రాగర్గృహాణాన్నిష్కృతి స్పృష్టగుం ూణాం ప్రాయనగుం సువర్గస్య లోకస్య జ్యోతిస్తస్మాదగ్నిః త్రం పరమం వదంతి యజ్ఞితి యజ్ఞేన హి దేవాధిపం గత యజ్ఞేనాసురానపానుగంధ యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ యజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా సాధు పశ్యతి మానసా విషయ ప్రజా అదృజంత మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాన్ మానసం పరమం వదంతి న్యాసగిత్యాహుర్మనీషిణో బ్రహ్మానం బ్రహ్మ విశ్వస్వజంభు ప్రజాపతి సంవత్సరగిరి సంవత్సరాపాదిత్యోజేష ఆదిత్యే పురుషస్ పరమేష్ఠీ బ్రహ్మాత్మాయాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యో వరిణి పర్జన్యేనౌషధి వనస్పతయ ప్రజాయంద్రవోషధి వనస్పతిభిరన్నం భవత్యన్నేన ప్రాణాః ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీ మనో మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిగ్య స్మృత్యాత్మారగ్య స్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేదగతి తస్మాన్నం తదన్ సర్వాన్యేతాని దదాత్యన్నాత్ ప్రాణా భవంతి భూతానాం ప్రాణేర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానాదానందో బ్రహ్మయోనిస్సవాజేన పురుడప్పం దదాపం ఆత్మాయేన సర్వమిదం రోదం పృథివీ చాంతరిక్షం దద్యౌ సదిశాంతర దిశాశ్చర వై సర్వమిదం జగత్సత భూతగుం సభవ్యం జిజ్ఞాసృతజాయిష్టా శ్రద్ధా సత్యో మహస్వాం తమసోపరిష్టాన్యాత్మాతమేవం మనసా విదాత భూజో న మృత్యుపజాహి విద్వాన్ తస్మాన్యాసమేతాంతపదామతిరిక్తమాభర్వధన్యో విభోరతి ప్రాణేత్వమసి సంధాతా బ్రహ్మం త్వమసి విశ్వసృక్తే జోదా త్వమస్యగ్నేర్వర్చోదా త్వమసి సూర్యస్యభ్యుం నోదా త్వమసి చంద్రమస ఉపజామ గృహీదోసి బ్రహ్మణే త్వామహ సభోమిత్మానయ్యుంజి ఐతద్వై మహోపనిషదం దేవానాంగుష్ట్యం యజేవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోది తస్మాత్ బ్రహ్మణో మహిమానమేత్యోపనిషద్ తస్యైవం విదుషా యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధా పత్నీ శరీరమిద్మమురో వేదిర్లోమాని బరిగిర్వేదశిఖా హృదయం యోపకామ ఆద్యం మంగో పశుస్తభోగ్నిష్టమహితా దక్షిణా వాగ్గోదా ప్రాణముద్గాదా దక్షుర్వర్యర్మనో బ్రహ్మా శ్రోత్రమగ్నిజ్యా భద్రియతే సా దీక్షాయత్పతి తదస్య సోమపాన యద్రమ సంజరత్యుపవిషత్యుత్తిష్టతేజస ప్రవర్గ్యోజన్ముఖం తదాహవనీయో యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్తి తత్సమిధో యత్సాయం ప్రాతర్మద్యంతి నంచ తాని సవనాని యే అహోరాత్రే తే దర్శపూర్ణమాసౌ యేద్ధమాసాశ్చ మాసాశ్చర్మాస్యాని యల్తవస్తే పశుభంతాయే సంవత్సరాశ్చ పరివత్సర సరాచరేహర్గణా సర్వవేద సంవా ఏతత్ సత్యం యన్మరణం తదవృత ఏతద్వై చరామర్యమగ్నిహోత్రగం సత్యం యజేవం విద్వాను గగజనే ప్రమీయతే దేవాన మేవమహిమానం గద్వాదిత్యస్య రాజజ్జంగచ్చాప్యతయో దక్షిణే ప్రమీయతే పితృణామేవమహిమానం గత్వా చంద్రమస சாயுஜம் கச்சத்யேதௌ வை சூர்யா சந்திரமசார்மஹிமானோ ப்ராஹ்மணா வித்வானபிஜயதிரஸ்மாத் ப்ரஹ்மணா மஹிமானமாப்னோதிரஸ்மாத் ப்ரஹ்மணா மஹிமானமித்யுபநிஷத் ஹரிஹி ஓம்.